పెళ్ళమా, పొగరుబోతు పెళ్ళమా, తల బిరుసు పెళ్ళమా, కలికాలం పెళ్ళమా, కంప్యూటర్ పెళ్ళమా, ఎంత చదువుకున్నా గాని ఇంత నీకు గర్వమా, పెళ్ళమా పెళ్ళమా, పొగరుబోతు పెళ్ళమా, తల బిరుసు పెళ్ళమా, కలికాలం పెళ్ళమా, కంప్యూటర్ పెళ్ళమా, ఎంత చదువుకున్నా గాని ఇంత నీకు గర్వమా. బిడ్డలు జన్మించితే అందం చెడనంటవు, అందంగా ఉండాలని బిడ్డలద్దు అంటవే, అందంగా ఉండాలని బిడ్డలద్దు అంటవే, తాత్కాలికమే శరీరాందం సజ్జేదాకా సాకేదే బంధం, తాత్కాలికమే శరీరాందం సజ్జేదాకా సాకేదే బంధం. పెళ్ళమా పెళ్ళమా, పొగరు బోతు పెళ్ళమా, తల బిరుసు పెళ్ళమా, కలికాలం పెళ్ళమా, కంప్యూటర్ పెళ్ళమా, ఎంత చదువు అతిగా బతిలాడగా బిడ్డను గనియిస్తివే, ఆలివ్వమంటే పడుచుతనం పోతదంటవే, ఆలివ్వమంటే పడుచుతనం పోతదంటవే, ఆడరాని జీవితం అమ్మాయినప్పుడే కమ్మని ఆ పిలుపుతోనే పరిపూర్ణమైతదే, ఆడరాని జీవితం అమ్మాయినప్పుడే కమ్మని ఆ పిలుపుతోనే పరిపూర్ణమైతదే. పెళ్ళమా పెళ్ళమా, పొగరు బోతు పెళ్ళమా, తల బిరుసు పెళ్ళమా, కలికాలం పెళ్ళమా, కంప్యూటర్ పెళ్ళమా, చదువుకున్నా గాని ఇంత నీకు గర్వమా. అర్ధ గంట సేపు అద్దం ముందుంటవు, క్లబ్బులు మీటింగులని కలదిరుగు పొగరుబోతు పెళ్ళమా, తల బిరుసు పెళ్ళమా, కలికాలం పెళ్ళమా, కంప్యూటర్ పెళ్ళమా, ఎంత చదువుకున్నా గాని ఇంత నీకు గర్వమా. బాయ్ ఫ్రెండ్స్ అంటావు, కాలేజ్ దోస్తులంటావు, బైకుల మీద ఎక్కి బలా దూరు తిరుగుతావు, బైకుల మీద ఎక్కి బలా దూరు తిరుగుతావు, పొగరు బోతు దాన నీతో ఏగలేనే, పోయే నీ అవ్వగారి ఇంటికి పోయే, పొగరు బోతు దాన నీతో ఏగలేనే, పోయే నీ అవ్వగారి ఇంటికి పోయే, పొగరు బోతు దాన నీతో ఏగలేనే. పొగరుబోతు దాన నీతో ఏగలేనే, పోయే నీ అవ్వగారి ఇంటికి.